సామజవరగమన సాధు హృత్సార సాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవరగమన సాధు హృత్సార సాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవరగమన మణి కోయిల ఇలా నా జీవన వేణువులు దగా ఆమణి కోయిల ఇలా నా జీవన వేణువులు దగా మధుర లాల సల మధుపలాల నల మధుర లాల సల మధుపలాల నల పెదవిలోని మధువులాను వ్రతము పూని తతకు చేరగా వేసవి రేలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా వేసవి రేలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా మదిని కోరికలు మదన గీతికలు మదిని కోరికలు మదన గీతికలు పరువమంత విరుల పాంపు పరచి నిన్ను పలుకరించగా